29 విధి ఉందా? లేదా వశిష్ఠుడు, శ్రీరామ, నిన్ననే చెప్పాను, ప్రపంచంలో విధి అనే మాటే లేదు. ఉన్నదల్లా నీ పాతకర్మ, కొత్తకర్మ రెండే. ఒకడు నిన్న పాపం చేశాడు, ఇవాళ ఆ విషయం గుర్తుపట్టాడు, వెంటనే నాలిక ఖర్చుకొని శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చితం చేశాడు, దాంతో నిన్నటి పాపం పోతుంది. అలాగే క్రిందటి జన్మలో చేసిన పాపకర్మకు ఈ జన్మలో చేసిన పుణ్యకర్మ విరుగుడు. ఆయసర్ 36. రాముడు ఒకడు ఒక మంచి పని చేద్దామని మొదలుపెట్టాడు. ఇంతలో గిట్టనివాడు ఒకడు వచ్చి దాన్ని చెడగొట్టాడు. అనుకున్న మంచి పని చెడిపోవడం విధిబలం కాదంటారా? వశిష్ఠుడు, రామ, ప్రత్యక్షంగా రెండు వస్తువులు కనిపిస్తున్నాయి. ఒకటి పనిచేద్దామనుకునేవాడి పౌరుషం, రెండవది చెడగొడదామనుకునేవాడి పౌరుషం. వీటిలో చెడగొడదామనేవాడి పౌరుషం ఎక్కువ బలంగా ఉంది. అందువల్ల చేద్దామనుకునేవాడి పౌరుషం ఓడిపోయింది. ఇంత ప్రత్యక్షంగా జయాపజయాలు కనిపిస్తుంటే మధ్యలో అప్రత్యక్షంగా ఎవడికీ కనిపించకుండా ఉన్న విధిబలాన్ని కల్పన చేస్తావు ఎందుకయ్యా? ప్రత్యక్షంగా అపపత్తి కుదరకపోతే అలాంటి కల్పన చాసావనుకోవచ్చు. కూదురుతోంది గదా, ఇంకా ఎందుకీ కల్పన? రాముడు, ఏమండి, ఒకే తొడిమకి రెండు కాయలు కాచాయి. అందులో నేనొకటి తీసుకున్నా, నా మిత్రుడొకటి తీసుకున్నాడు. కొరికి చూస్తే నా పండు నిండా కండ తీయగా ఉంది. నా మిత్రుడు తీసుకున్న పండు నిండా తొర్రే, పైగా వగరు. ఒకే తొడిమకు పుట్టిన రెండు పళ్లలో ఈ భేదం విధిబలం కాక మరేమంటారు? వశిష్ఠుడు, ఇక్కడ కూడా విధి లేదు. ఎందుకంటే తినేవాడి పుణ్యం కొద్దీ వస్తువులు దొరుకుతూ ఉంటాయి. పుణ్యం అంటే పూర్వం చేసుకున్న కర్మ. నీ మిత్రుడికి అది సరిగా లేదు. వాడి అభవం కోసం ఆ తొర్ర పండు పుట్టింది. అందుచేత ఆ పండు నీ మిత్రుడి యొక్క పూర్వఫలం తప్పితే మరొకటి కాదు. రాముడు, లోకల్లో జగత్ప్రసిద్ధంగా ఉన్న నదులు, పర్వతాలు, నక్షత్రాలు కూడా నశించిపోతున్నాయి, అది విధి కాదా? వశిష్ఠుడు, రామ, అది విధి కాదు. పైన శివుడనే ఒక విశిష్ట జీవి ఉన్నాడు. ఆయనకు అలాంటివాటిని నశింపజేయటమే పని. ఆయన ఒక నియమం ప్రకారం వాటిని నశింపజేస్తూ ఉంటాడు. అంటే ఆ శివుడి యొక్క పురుష ప్రయత్నం వల్లనే అవి నశిస్తున్నాయి. అంతేకాని వేరే విధి అంటూ ఏమీ లేదు. రాముడు, పయ్యా, కొన్ని దేశాలలో ఒక ఆచారం ఉంది. రాజవంశం పూర్తిగా అంతరించిపోతే మంత్రులంతా చేరి పట్టపుటెనుగు తొండానికి ఒక పూలమాలను అందించి ఊరి వీధుల వెంబడి తిప్పుతారు. ఆ ఏనుగు తిరిగి తిరిగి చివరికి ఏ ముష్టివాడి మెడలోనో ఆ మాల వేస్తుంది. దాంతో ఒక్క క్షణంలో ముష్టివధవగారు మహారాజుగా మారిపోతాడు. ఇది విధి కాదంటారా? వశిష్ఠుడు, రామ, దీంట్లో విధి ఎక్కడ ఉంది? ఆ సంప్రదాయాన్ని ఆ పోరులంతా అంగీకరించారంటే ఆ అంగీకారంలో ఆ పోరుల యొక్క పురుష ప్రయత్నం ఉంది. ఏనుగుని వీధుల వెంబడి త్రిప్పడంలో మంత్రుల యొక్క పురుష ప్రయత్నం ఉంది. ఆ పూలమాలను ఒకడి మెడలో వేయడంలో ఏనుగు యొక్క పురుష ప్రయత్నం ఉంది. ఇంకా విధి ఎక్కడ ఉంది? రాముడు, పయ్యా, ఈ చివరి అంశంలోనే విధి ఉండవచ్చు. ఆ ఏనుగు పూల దండను వీడి మెళ్ళోనే ఎందుకు వెయ్యాలి? ఇంకోడి మెళ్ళో వెయ్యరాదా? అక్కడే విధి పని ఉంది అంటాను. అక్కడే విధి పనిచేస్తోందేమో. వశిష్ఠుడు, రామ, సరిగా ఆలోచించు. ఆ పోరులు ఏనుగుకే పూలదండ ఎందుకిచ్చారు? కుక్కకో నక్కకో ఎందుకివ్వలేదు? ఏనుగులో సహజసిద్ధమైన అంతరజ్ఞానం ఒకటి ఉందని, దానివల్ల అది యోగ్యుడైన వ్యక్తిని గుర్తుపట్టగలదని వారు అనుభవం వల్ల గ్రహించారు. అందువల్లే వారు దాని చేతికి దండ ఇచ్చారు. ఆ ఏనుగు తనకు సహజంగా సంక్రమించిన అంతర్గత జ్ఞానాన్ని ఉపయోగించి వాడి మెడలో దండ వేసింది. ఇది ఏనుగు యొక్క పురుష ప్రయత్నమేగాని మరొకటి కాదు. రామ, ఇక్కడ ఏనుగు యొక్క పురుషకారానికి ఆయసర్ 37. తోడు, ఆ ముష్టివాడు చేసుకున్న సత్కర్మ కూడా ఏనుగు యొక్క పురుష ప్రయత్నానికి సహకారం చేసింది. అందువల్ల ఏనుగు పురుషకారాన్ని, ముష్టివాడి యొక్క పాతజన్మ పుణ్యాన్ని మించి అక్కడ వేరే విధి ఏమీ లేదు. ఇక్కడ పాఠకులకు చిన్న మనవి, ఈ రోజుల్లో మనకు ఏనుగుల్లో రాజు కాగల మనిషిని గుర్తుపట్టే శక్తి ఉందంటే నమ్మబుద్ధి కాదు. ఏనుగు ఒకడి మెడలో దండ వేయటం కేవలం ఇఫ్లూక్ అని మనకనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క విశేషమైన అంతర్ధానం ఉంటుందని ఈనాటి సైన్సు బాగా గుర్తించింది. ఉదాహరణకు, కుక్కలకు వాసనను గుర్తుపట్టే జ్ఞానం ఎక్కువ. దీనిని ఉపయోగించి ఈనాడు పోలీసు శాఖ వారు దొంగలను, హంతకులను పట్టుకుంటున్నారు. గుర్రాలకు శత్రువుల్ని, మిత్రుల్ని గుర్తుపట్టే జ్ఞానం ఎక్కువ. దీనిని ఉపయోగించి మొన్నటి దాకా యుద్ధాలలో గుర్రాలను వాడుకుంటూ ఉండేవారు. వానరాకను చాలా ముందుగానే గుర్తుపట్టగల జ్ఞానం గాడిదలకు ఎక్కువ. దీనిని ఉపయోగించి పల్లెటూర్లలో రైతులు వ్యవసాయపు పనులు చూసుకోవడం మొన్నటి దాకా ఉండేది. గడియారం లేకుండానే కాలాన్ని గుర్తుపట్టగల జ్ఞానం కోడికి ఈనాటికీ ఉంది. కోడి కుయ్యంగానే నిద్రలేవటం పల్లెపట్టుల్లో అక్కడక్కడా ఇంకా మిగిలి ఉంది. ఇలాంటివన్నీ గమనించినప్పుడు ఏనుగుకి అలాంటి విశేష శక్తి ఉందనడంలో అసంభవమేమీ లేదు. అయితే ఆ శక్తి ఉందో లేదో పరీక్ష చేసి చూద్దామంటే, ఇవాళ మన సమాజంలో రాజరిక వ్యవస్థ లేదు కనుక మనం ఏమీ చేయలేము. అందువల్ల ఏనుగుకి ఆ శక్తి లేదని కూడా మనం చెప్పలేము. పాతకాలంలో అలాంటి అలవాటు ఉందని గట్టి సాక్ష్యాలు ఉన్నాయి గనుక ఏనుగుకి అలాంటి శక్తే ఉందని మనం విశ్వసించవచ్చు. సరే, ఏనుగు ప్రశ్న అయిపోయిన తరువాత రాముడు మరొక ప్రశ్న వేశాడు. రాముడు పయ్యా, ఒక రైతు సంవత్సరమంతా కష్టపడి పంట పండించాడు, కోతలు కోశాడు, కుప్పలు వేద్దామనుకుంటూ ఉండగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి కోసిన పంటంతా నాశనమైపోయింది. ఒక్కరోజు ఆగితే కుప్పలు వేయటం అయిపోయేది. కుప్పలు వేస్తే ఎంత వాన వచ్చినా పర్వాలేదు. కాని కోతలకీ కుప్పలకీ మధ్యలో వాన వచ్చేసరికి రైతు సంవత్సరమంతా పడ్డ కష్టమంతా నాశనమైపోయింది. ఈ నాశనానికి కర్త ఎవరు? ఇది విధి కాక మరేమిటి? వశిష్ఠుడు, రామ, ఈ నాశనానికి కర్త మేఘదేవతే. మేఘాలని అధిష్ఠించి ఒక దేవత ఉంటాడు. వాడికి ఏ సమయంలో ఎక్కడ వర్షించాలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాడు తన పురుష ప్రయత్నంతో తన నియమాలను కాపాడుకుంటూ ఉంటాడు. అందుచేత ఇది మేఘాల పురుష ప్రయత్నమే కాని మరొకటి కాదు. రాముడు, గురుదేవ, మేఘాలను అధిష్ఠించి ఉన్నవాడు దేవత, నేలమీద ఉన్న రైతు మానవుడు. ఈ అల్పమానవుడి కూషిని ఆ దేవత అలా నాశనం చేస్తూ ఉంటే ఇక మానవుడేం చేయగలడు? మళ్లీ పండించుకుందామంటే ఆ మేఘుడు మళ్లీ నాశనం చేస్తాడేమో. పోని ఆ మేఘాల్ని ఎదిరించి పోరాడదామంటే అది మానవులకు మించిన పని. అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? వశిష్ఠుడు, రామ, మానవుడు తన విధ్యుక్త ధర్మం తను చెయ్యాలి. అలా చేస్తూ తనకంటే బలవంతుడెవడైనా వచ్చి తన చెడగొడతాడేమో అని వాడు ఆలోచించకూడదు. ఒక్కొక్కప్పుడు అలాంటి ఆపద రానే వస్తుంది. మీ రైతుకి వచ్చినట్టు అలా వస్తే మానవుడు దాన్ని గురించి బాధ పడకూడదు. నా శక్తి ఉన్నంతవరకు నా పని సరిగ్గా చేశానా లేదా అని చూసుకోవాలి. మన శక్తికి మించిపోయి ఆపద నెత్తిన పడితే దాన్ని గురించి దుహకపడకూడదు. ఆయసర్ 38 ఎన్న శక్నోమి తస్యార్థే యది దుహకం కరోమ్యహం. 6:22 తదమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యహరోదనం ఎందుకెడవకూడదండి అంటావా? నా శక్తికి మించిపోయిన దాని గురించి కూడా నేను ఏడుస్తూనే ఉండాలని నువ్వు నియమం పెట్టేటట్లయితే నేను మృత్యువుని జయించలేను కనుక నేను ప్రతిరోజూ ఏడుస్తూనే ఉండాలి. అది యుక్తం కాదు. కనుక శాస్త్రబద్ధంగా చేసిన కృషి విఫలమైనప్పుడు మానవుడు మళ్లీ మళ్లీ కృషి చేస్తూ ఉండాలి. అంతేగాని విసుగు చెందకూడదు. కనుక రామ, మానవుడు తన సుఖానికి తన దోహఖానికి తనే కారణమని గుర్తించుకోవాలి.